292 హ్రీంకారబోధిత సం భా హ్రీంకారబోధిత సిద్ధే పదార్థే ఇంద్రియాది సంబంధే సతి సత్వ ఏవ జ్ఞానోత్పత్తి దర్శనాత్ న జ్ఞానే విధిరపేక్షితః క్రియాఫలత్వభావాత్ తర్హి నిత్యాపరోక్షధర్మాది జ్ఞానపత్ శుద్ధబహ్మాభేదః వేదైక దేశ హ్రీంకారణైవ బోధ్యతే అజ్ఞాత జ్ఞాపకత్వేన వేదస్య స్వత ప్రామాణ్యభ్యుపగమాత్ పరచైతన్యస్య చ జ్ఞాయమానస్య పరమానందస్వరూపతయ పురుషార్థరూపత్వాత్ అతః హ్రీంకారేణైవ మూలమంత్రాత్మనా బోధితా జ్ఞాపితా హకార రేఫేకారణాం వ్యస్తత్వదశాయాం భిన్నభిన్నార్థకానాం మేళనే హ్రీంకారాత్మనా పరిణామే సచ్చిదానందస్వరూప అలీతాత్రికతి భాష్యం శ్రీ త్రిపురసుందర్యా తదర్థత్వేన అద్వైతస్వరూపతయా ప్రతిభానాత్ నాన్యోతోస్తి ద్రష్టా ఇదం సర్వం యదేమాత్మ ఏకా ఏవ తు భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ ఇత్యాది శ్రుతేః ఆత్మా వా అరే ద్రష్టవ్యః తద్విజిజ్ఞాసస్వ ఆత్మానం పశ్యేత్ ఇత్యాది లిజ్లోట్ తవ్య ప్రత్యయానా మర్హతార్థకతయాన విధిత్వమితి సిద్ధ సిద్ధాంతః ఓం హ్రీంకారబోధితాయే నమః ఆం వి సిద్ధమైయున్న పదార్థ విషయములో ఇంద్రియాదుల సన్నికర్ష వలన స్వయముగానే పదార్థ జ్ఞానము కలుగుట ఎనుభవ సిద్ధము. అందువలన జ్ఞాన విషయమే విధి అపేక్షితముగాదు, ఏలనా జ్ఞాన విషయము క్రియా ఫలముగాదు. కర్మకాండ విషయములో విధిశాస్త్రం అపేక్షితమగునుగాని జానకాండ విషయములో విధిశాస్త్రము ప్రసక్తము కాదని భావము. ఆపక్షములో నిత్య అపరోక్ష ధర్మాది జ్ఞానము వలె శుద్ధ బ్రహ్మభేదము వేదైక దేశమైన హ్రీంకారము చేతనే బోధింపబడును. వేదము స్వతః ప్రమాణమనడి అభ్యుపగమము వలన వేదము అజ్ఞాత జ్ఞాపకము అనగా ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల చేత తెలియబడని యుపాయమును వేదము బోధించునని భావము. 419 శంకర గ్రంథరత్నావళి జ్ఞేయమైన పరబ్రహ్మ చైతన్యము పరమానందరూప మగుట చేత అది మోక్షరూప పురుషార్థం అవుకున్నది. కావున మూలమంత్రమైన హ్రీంకారము చితనే పరమేశ్వరి స్వరూపము జ్ఞాపితమగుచున్నది. హకార రేఫ ఈకారములు వ్యస్తములుగా వేగువేవుగా ఉన్నప్పుడు భిన్నార్థకములైయుండును. భిన్నార్థములు గల ఈ వణములు కలసి హ్రీంకారముగా పరిణామము చెందినప్పుడు సచ్చిదానంద స్వరూపిణి అయిన శ్రీ మహాత్రిపురసుందరి హ్రీంబిజవాచ్యార్థయే యద్వైతరూపముతో భాసమానయగును. నాణ్యతోసి ద్రష్ట జ్ఞేయమైన ఈ బ్రహ్మపదార్థము కంటే ద్రష్ట ఏనవాడు మతియొక్కడు లేడు. ఇదం సర్వం యదయమాత్మాతో దృశ్యమానమవుచున్న ఈ ప్రపంచమంతయు ఆత్మరూపమే యయ్యున్నది. భూతాత్మైన ఒక్క బ్రహ్మ వస్తువే ప్రతి భూతమునందు జీవునియందు వ్యాపించియున్నాడు. ఆకాశమునందున్న చంద్రుడు ఒక్కడే ఎయ్యుకూప తటాకాదులయందు ప్రతిబింబించినప్పుడు అనేకములుగా కనపడును. ఆ రీతిగా పరమేశ్వర చైతన్యము స్వస్వరూపముతో ఒక్కటిగను ఉపాధిభేదము వలన అనేకముగను కన్పట్టును అను శృతుల వలన పరమేశ్వరి శుద్ధ చైతన్య స్వరూపిణి అని తెలియవలయును. ఆత్మా వా అరే ద్రష్టవ్యః ఆత్మయే దర్శింపదగనది. తత్వజిజ్ఞాసస్వ ఆయాత్మతత్వమును తెలుసుకొనుమా ఆత్మానం పశ్యేత్ ఆత్మను దర్శింపనగును ఇత్యాది శృతుల ఎందలీలీజ్ లోట్ తవ్య ప్రత్యయములు అర్హతార్థములు గలవగుట విధిబోధకములు గావని యద్వైత సిద్ధాంతము. ఈ ప్రత్యయములు కర్మకాండలో వలె జ్ఞానకాండయందు విధిబోధకములు గావని తాత్పర్యము.